అథ పంచమకాండే తృతీయ ప్రశ్నస్య ఘనపాఠ ఆరంభ. యజ్ఞ తస్మై తస్మై యజ్ఞ ఏవైవ్యస్తస్మై తస్మై తస్మై యజ్ఞో యజ్ఞస్తస్మై భేషజం భేషజం తస్మై యజ్ఞో యజ్ఞస్తస్మై భేషజం తస్మై భేషజం భేషజం తస్మై తస్మై భేషజం కరోతి కరోతి భేషజం తస్మై తస్మై భేషజం కరోతి భేషజం కరోతి కరోతి భేషజం భేషజం కరోతి సవ్యాకృతవ్యా కరోతి భేషజం భేషజం కరోత్యర్తవ్యాకృతవ్యా కరోతి కరోత్యర్తవ్యా ఉపోపాతవ్యా కరోతి కరోత్యర్తవ్యా ఉపాతవ్యా ఉపోపాతవ్యాకృతవ్యా ఉపదధాతిర్ధాత్యుపాతవ్యాకృతవ్యా ఉపదధాతి ృతూనాంగ్లుప్ై పంచ పంచృత్యాృతూనామృతూనాంగ్లుప్ై పంచోపోపంచోపంచోపంచోపదధాపంచోపదధా ప్రాణభృత ఉపా వ్యావర్తంత ఇది ఆవర్తంతే ృత ఉపోప ప్రాణభృత ప్రాణభృత ఉపదధాతి దాత్యుప ప్రాణభృత ప్రాణభృత ఉపదధాతి ప్రాణభృత ఇది ప్రాణభృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృత శ్రేవైవర్తుషు దాతి దాత్యుతుశ్రేవాతుశ్రుతుష్వ ప్రాణాన్ ప్రాణానే వర్తుశ్రుతుష్వ ప్రాణా ప్రాణాన్ ప్రాణానేవ ప్రాణాన్ దాతి దాతి ప్రాణానేవ ప్రాణాన్ దాతి ప్రాణాన్ దాతి దాతి ప్రాణాన్ ప్రాణాన్ దాతి తస్మాత్ తస్మాత్ దాతి ప్రాణాన్ ప్రాణాన్ దాతి తస్మాత్ ప్రాణాని ప్రాణాస్మాత్ తస్మాత్ దాతి తస్మాత్ సమానా సమానాస్తస్మాత్ దాతి దాతి తస్మాత్ సమానా సమానా సమానాస్తస్మాత్ తస్మాత్ సమానా సంద సంద సమానాస్తస్మాత్ తస్మాత్ సమానా సంద సమానా సంద సంద సమానా సమానా సంద తవ సంద సమానా సమానా సంద తవ సందరతవ తవ సంద సందరతవో నరత్తవ సంద సందరతవో నరతవో నరత్తవ రతవో నజీర్యంతి జీర్యంతి నర్తవ రతవో నజీర్యంతి ఈర్యంతి జీర్యంతి ఈర్యంతిథో జీర్యంతి జీర్యంతిథో ప్రప్రాథో జీర్యంతి జీర్యంతిథో ప్రాథో ప్రప్రాథో అథో ప్రజనయతి జనయతి ప్రాథో అథో ప్రజనయతి ఇత్యథో జనయతి జనయతి ప్రజనయత్యేవైవ జనయతి ప్రజనయత్యేవ జనయతి జనయత్యేవైనా నేనానేవ జనయతి జనయత్యేవైనా ఏవైనా నేనానేవైనా నేష ఏష ఏనానేవైనా నేషేష ఏనానేనా నేష వైవా ఏష ఏనానేనా నేష వై ఏష వైవా ఏష ఏష వై వాయుర్వాయుర్వా ఏష ఏష వై వాయు వాజుర్వాజుర్వై వై వాజో యద్వాజుర్వై వై వాయుర్యత్ వాయుర్యద్వాయుర్వాయుర్యత్ ప్రాణ ప్రాణో యద్వాయుర్వాయుర్యత్ ప్రాణ ప్రాణ ప్రాణో యద్యత్ ప్రాణో యద్యత్ ప్రాణో యద్యత్ ప్రాణో యత్ ప్రాణో యద్యత్ ప్రాణ ప్రాణో యదుర్వ్యాయత్ ప్రాణ ప్రాణో యదుర్వ్యా ప్రాణ ఇది ప్రాణ యద్యతృతవ్యా ఉపధాయోపధాయ ద్రవ్యాయ్యత ఉపధాయోపధాయ ద్రవ్యా ఉపధాయోపధాయ ద్రవ్యా ఉపధాయ ప్రాణభృత ప్రాణభృత ఉపధాయ ద్రవ్యాయ ప్రాణభృత ప్రాణభృత ఉపధాయోపధాయ ప్రాణభృత ఉపదధాత్యుపదధాది ప్రాణభృత ఉపధాయోపధాయ ప్రాణభృత ఉపదధాది ఉపధాయేత్యుపధాయ ప్రాణభృత ఉపదధాత్యుపదధాది ప్రాణభృత ప్రాణభృత ఉపదధాది తస్మాత్ తస్మాదుపదధాది ప్రాణభృత ప్రాణభృత ఉపదధాది తస్మాదృత ఇది ప్రాణభృత తస్మాత్ తస్మాదుపదధాత్యుపదధాది తస్మాత్ సర్వాన్ సర్వాన్ తస్మాదుపదధాత్యుపదధాది తస్మాత్ సర్వాదధాతీత్యుపదధాతి తస్మాత్ సర్వాన్ సర్వాన్ తస్మాత్ సర్వాన్ ఋతో ఋతో సర్వాన్ తస్మాత్ తస్మాత్ సర్వాన్ ఋతో సర్వాన్ ఋతో ఋతో సర్వాన్ సర్వాన్ ఋతో నన్వన్ ఋతో సర్వాన్ సర్వాన్ ఋతో నను ఋతో నన్వన్ ఋతో ఋతో నను వాయుర్వాయురన్ ఋతో ఋతో నను వాయు వాయుర్వాయురన్వను వాయురా వాయురన్వను వాయురా వాయురా వాయుర్వాయురావరీవర్తివరీవర్త్యా వాయుర్వాయురావరీవర్తి ఆవరీవర్తివరీవర్త్యా వరీవర్తి వృష్టి సరేర్వృష్టి సరేర్వరీవర్త్యా వరీవర్తి వృష్టి వరీవృష్టి సనీర్వృష్టి సనీర్వరీవృత్తివరీవృత్తి వృష్టి సనీరుపోపవృష్టి సనీర్వరీవృత్తివరీవృత్తి వృష్టి సనీరుపాపవృష్టి సనీర్వృష్టి సనీరుపదధాతి దధాత్యుపవృష్టి సనీర్వృష్టి సనీరుపదధాతి వృష్టి సనీరుతి వృష్టి తని వృష్టిం దధాతి దధాతి వృష్టిమేవైవ వృష్టిం దధాతి దధాతి వృష్టిమేవృష్టిమేవాృష్టిమేవాృంధే వృంధే వృంధే వృంధే వృంధే యద్యద్ృంధే వృంధే ఏక ప్రతాస్తే పోపస్ ఏవైవాపస్తేవైవాపోప ఏవాభ్యాప ఏవాభ్యాభ్యేవైవాభి సమనస సమనసోభ్యేవైవాభి సమనస సమనస సమనసోభ్యభి సమనసోయ్యగో సమనసోభ్యభి సమనసోయం సమనసోయ్యగో సమనస సమనసోయం కామజేత కామజేత జగో సమనస సమనసోయం కామజేత కామజేత కామజేత యం కామజేత పశున పశు కామజేత యం కామజేత పశు కామజేత పశున పశు కామజేత కామజేత పశు స్యాద పశు కామజేత కామజేత పశు స్యాద పశు స్యాద పశున పశు స్యాదితి స్యాద పశున పశు స్యాదితి స్యాదితి స్యాత్ స్యాది వయస్యాది స్యాత్ స్యాది వయస్యాది వయస్యాస్త్య వయస్యాది జ్ఞానమేవాస్మై జ్ఞానమితి సం జ్ఞానం ఏవాస్మాదేవైవాస్మై పశుభిః పశుభిరస్మాదేవైవాస్మై పశుభిః మై పశుభిః పశుభిరస్మాస్మై పశుభిః కరోతి కరోతి పశుభిరస్మాస్మై పశుభిః కరోతి పశుభిః కరోతి కరోతి పశుభిః పశుభిః కరోతి పశుమాన్ పశుమాన్ కరోతి పశుభిః పశుభిః కరోతి పశుమాన్ పశుభిరితి పశుభిః పశుమాన్ పశుమాన్ కరోతి కరోతి పశుమానేవైవ పశుమాన్ కరోతి కరోతి పశుమానేవా పశుమాన్ పశుమానేవ భవతి భవత్యేవ పశుమాన్ పశుమానేవ భవతి పశుమానితి పశుమాన్ భవతి భవత్యేవైవ భవతి చతస్రశ్చతస్రో భవత్యేవైవ భవతి చతస్రః భవతి చతస్రశ్చతస్రో భవతి భవతి చతస్రః పురస్తాత్ పురస్తాత్ చతస్రో భవతి భవతి చతస్రః పురస్తాత్ పురస్తాత్ పురస్తాత్ చతస్రశ్చతస్రః పురస్తాత్ ఉపోప పురస్తాత్ చతస్రశ్చతస్రః పురస్తాత్ పశ్చాత్తరస్యాముత్తరస్యాన్నస్మాత్ పశ్చాత్ పశ్చాత్తస్మాదుత్తరస్యాముత్తరస్యాన్నస్మాత్ పశ్చాత్తరస్యామిత్యుత్ తరస్యామిత్యుత్ తరస్యామిత్యుత్ పశూనామధిపతి పశూనాం పశూనామధిపతి అవ్యసమానామిదీత్యవ్యసమానామిందీంద్రాగ్నిమానామిదీంద్రాగ్నిమానామిదీత్యవ్యసమానామవ్యసమానామితి స్వయమాతృణ్ణాగుస్వయమాతృణ్ణామిదీతి స్వయమాతృణ్ణాముపోపస్వయమాతృణ్ణామిదీతి స్వయమాతృణ్ణాముపాయమాతృణ్ణాముపోపస్వయమాతృణ్ణాగుస్వయమాతృణ్ణాముపదధాతి తథాత్యుపస్వయమాతృణ్ణాగుస్వయమాతృణ్ణాముపదధాతి భోజసౌజసైవ భోజసౌజసౌజసైవ భోజసైవ భోజసౌజోభృత భోజోభృత భోజసైవ భోజోభృత విద్యోజ భృతౌ భోజసైవ భోజసౌజసైవ నామే నామే భోజసౌజసైవ ఉత్సృష్ట్యా ఉత్సృష్ట్యా అథో సువర్గస్ సువర్గస్ ఉత్సృష్ట్యా ఉత్సృష్ట్యా అథో సువర్గస్ ఉత్సృష్ట్యా ఇత్యుత్ ప్రాణాభిర్దశమీ ప్రాణా ఇది ప్రాణా దశమే దశమే నాభర్నాభర్దశమే ప్రాణాన్ ప్రాణాన్ దశమే నాభర్నాభర్దశమే ఉపోపా స్మహే ఛందాగుంసి ఛందాగుత్యాత్మా ఉపోమాస్మహే ఛందాగుంసి ఆత్మహే ఛందాగుంసి ఛందాగుత్యాత్మ ఆత్మహే ఛందాగుంసి పశుషు పశు ఛందాగుత్యాత్మ ఆత్మహే ఛందాగుంసి పశుషు ఛందాగుంసి పశుషు పశుషు ఛందాగుంసి ఛందాగుంసి పశుష్పాజి మాజిం పశుషు ఛందాగుంసి ఛందాగుంసి పశుష్పాజిం పశుష్పాజి మాజిం పశుషు పశుష్పాజి మయురయురాజిం పశుషు పశుష్పాజి మయురయురాజిమాజిమయుస్తాగుస్తాగయురాజిమాజిమయుస్తాన్ బృహతే బృహతే తానయురయస్తాన్ బృహతే తాన్ బృహతే బృహతే తాగుస్తాన్ బృహత్యుదృహతే తాగుస్తాన్ బృహత్యుదృహతే బృహత్యుత జయద జయదృహతే బృహత్యుత జయత్ ఉత్తరతో ధత్తే తస్మాత్ తరత ఇత్యుత్ ఉత్తరతో పురస్తాదుపరస్తాత్ పురస్తాదుప దాతిపోపదాతి సప్త సప్త దాత్యుపోపదాతి సప్త సప్త సప్త దాతి సప్త పశ్చాత్ సప్త దాతి సప్త పశ్చాత్ పశ్చాత్ పశ్చాత్ సప్త సప్త పశ్చాత్ సప్త సప్త పశ్చాత్ సప్త సప్త పశ్చాత్ సప్త పశ్చాత్ సప్త సప్త పశ్చాత్ పశ్చాత్ సప్త వై వై సప్త పశ్చాత్ పశ్చాత్ సప్త వై సప్త వై వై సప్త సప్త వై శీర్షణ్యా శీర్షణ్యా వై సప్త సప్త వై శీర్షణ్యా వైశీర్షణ్యా శీర్షణ్యా వై వైశీర్షణ్యా ప్రాణా ప్రాణా శీర్షణ్యా వై వైశీర్షణ్యా ప్రాణా శీర్షణ్యా ప్రాణా ప్రాణా శీర్షణ్యా శీర్షణ్యా ప్రాణా ద్వౌ ద్వౌ ప్రాణా శీర్షణ్యా శీర్షణ్యా ప్రాణా ద్వౌ ప్రాణా ద్వౌ ద్వౌ ప్రాణా ప్రాణా ద్వాపవాంచావవాంచౌ ద్వౌ ప్రాణా ప్రాణా ద్వాపవాంచౌ ప్రాణా ఇతి ప్రాణా ద్వాపవాంచావవాంచౌ ద్వౌ ద్వాపవాంచౌ ప్రాణానాం ప్రాణానామవాంచౌ ద్వౌ ద్వాపవాంచౌ ప్రాణానామవాంచౌ ప్రాణానాం ప్రాణానామవాంచావవాంచౌ ప్రాణానాగుసవీర్యత్పాయ ప్రాణానామవాంచావవాంచౌ ప్రాణానాగుసవీర్యత్పాయ ప్రాణానాగుసవీర్యత్పాయ సవీర్యత్పాయ ప్రాణానాం ప్రాణానాగుసవీర్యత్పాయ మూర్ధామూర్ధాసవీర్యత్పాయ ప్రాణానాం ప్రాణానాగుసవీర్యత్పాయ మూర్ధా ప్రాణానామితి ప్రాణానా వీర్యత్పాయ మూర్ధా మూర్ధాసవీర్యత్పాయ సవీర్యత్పాయ మూర్ధాస్యసి మూర్ధాసవీర్యత్పాయ సవీర్యత్పాయ మూర్ధాసి వీర్యత్పాయేతి సవీర్యత్పాయ మూర్ధాస్యసి మూర్ధా మూర్ధాసిరాడ్రాడసి మూర్ధా మూర్ధాసిరాడ్రాడస్య సిరాడితి రాడతిరాడ్రాడితి పురస్తాత్ పురస్తాదితిరాడ్రాడితి పురస్తాత్ పురస్తాదితీతి పురస్తాదు భోప పురస్తాదితీతి పురస్తాదు పురస్తాదు భోప పురస్తాత్ పురస్తాదు పదధాతి దధాత్యు పురస్తాత్ పురస్తాదు పదధాతి పదధాతి దధాత్యు భోప దధాతి యంత్రీ యంత్రీ దధాత్యు భోప దధాతి యంత్రీ యంత్రీ యంత్రీ దధాతి దధాతి యంత్రీ రాడ్రాడ్ యంత్రీ దధాతి దధాతి యంత్రీ రాడ్రీ రాడ్రాడ్ యంత్రీ యంత్రీ రాడితీతి రాడ్ యంత్రీ యంత్రీ రాడితి రాడ్రాడితి పశ్చాత్ పశ్చాది రాడ్రాడితి పశ్చాత్ పశ్చాది పశ్చాత్ ప్రాణాన్ ప్రాణాన్ పశ్చాది పశ్చాత్ ప్రాణాత్ ప్రాణాన్ ప్రాణాన్ పశ్చాత్ పశ్చాత్ ప్రాణానేవ ప్రాణాన్ పశ్చాత్ పశ్చాత్ ప్రాణానేవా ప్రాణానేవైవ ప్రాణాన్ ప్రాణానేవాస్మ స్మ ఏవ ప్రాణాన్ ప్రాణానేవాస్మై ప్రాణాది ప్రాణానేవాస్మ స్మ ఏవైవాస్మై సమీచ సమీచో స్మ ఏవైవాస్మై సమీచ సమీచ సమీచో స్మ అస్మై సమీచో దధాతి దధాతి సమీచో స్మ అస్మై సమీచో దధాతి సమీచో దధాతి దధాతి సమీచ సమీచో దధాతి దధాతీతి దధాతి దేవా వై వై దేవా దేవా వై యద్యద్వై దేవా దేవా వై యత్ వై యద్యద్వై వై యద్యజ్ఞే యజ్ఞే యద్వై వై యద్యజ్ఞే యజ్ఞే యజ్ఞే యద్యద్యజ్ఞే కుర్వత కుర్వత యజ్ఞే యద్యద్యజ్ఞే కుర్వత కుర్వత కుర్వత యజ్ఞే యజ్ఞే కుర్వత తత్పద కుర్వత యజ్ఞే యజ్ఞే కుర్వత తత్ కుర్వత తత్తద కుర్వత కుర్వత తదసురాస్తద కుర్వత కుర్వత తదసురాస్తత్తదసురా కుర్వత కుర్వత సురాస్తత్తదసురా అకుర్వత అకుర్వత కుర్వత సురా అసురా అకుర్వత తేతే కుర్వత సురా అసురా అకుర్వత తేతే కుర్వత కుర్వత తే దేవా దేవాస్తే కుర్వత కుర్వత తే దేవా దేవా దేవాస్తే దేవా ఏత ఏత దేవాస్తే దేవా ఏత దేవ పురస్తాది త్రివృత్ పురస్తాదుపోపురస్తాదుపదధాతి యజ్ఞముఖం యజ్ఞముఖం దధాత్యుపోపదధాతి యజ్ఞముఖం యజ్ఞముఖం వై వై యజ్ఞముఖం యజ్ఞముఖం వై త్రివృత్ వై యజ్ఞముఖం యజ్ఞముఖం వై త్రివృత్ యజ్ఞముఖమితి యజ్ఞముఖం వై త్రివృత్ త్రివృత్ వై వై త్రివృత్ యజ్ఞముఖం యజ్ఞముఖం త్రివృత్ వై వై త్రివృత్ యజ్ఞముఖం యజ్ఞముఖం యజ్ఞముఖం త్రివృత్ త్రివృత్ యజ్ఞముఖమే వై వై యజ్ఞముఖం త్రివృత్ త్రివృత్ యజ్ఞముఖమే యజ్ఞముఖమే యజ్ఞముఖం యజ్ఞముఖమే పురస్తాత్ పురస్తాదేవ యజ్ఞముఖం యజ్ఞముఖమే పురస్తాత్ యజ్ఞముఖమితి యజ్ఞముఖం పురస్తాత్ పురస్తాదేవైవ పురస్తాద్వి పురస్తాదేవైవ పురస్తాద్వి పురస్తాద్వి పురస్తాత్ పురస్తాద్వి యాతేతి యాతేతి పురస్తాత్ పురస్తాద్వి యాతేతి యాతేతి యాతేతి వివ్యాతేతి వ్యోమ వ్యోమ యాతేతి వివ్యాతేతి వ్యోమ వ్యోమ వ్యోమ యాతేతి యాతేతి వ్యోమ సప్తదశ సప్తదశో వ్యోమ యాతేతి యాతేతి వ్యోమ సప్తదశ వ్యోమ సప్తదశ సప్తదశో వ్యోమ వ్యోమ సప్తదశ ఇది సప్తదశో వ్యోమ వ్యోమ సప్తదశ ఇది యోమే దివి ఓమా సప్తదశ ఇది సప్తదశ సప్తదశ ఇది దక్షిణత దక్షిణత ఇది సప్తదశ సప్తదశ ఇది దక్షిణత సప్తదశ ఇది సప్తాదశ దక్షిణత దక్షిణత ఇది దక్షిణతోన్నమన్నం దక్షిణత ఇది దక్షిణతోన్నం దక్షిణతోన్నమన్నం దక్షిణతో దక్షిణతోన్నం వై వా అన్నం దక్షిణతో దక్షిణతోన్నం వై అన్నం వై వా అన్నమన్నం వై వ్యోమ వ్యోమ వా అన్నమన్నం వై వ్యోమ వై వ్యోమ వ్యోమ వై వై వ్యోమాన్నమన్నం వ్యోమ వై వై వ్యోమాన్నం వ్యోమాన్నమన్నం వ్యోమ వ్యోమాన్నగో సప్తదశ సప్తదశోన్నం సప్తదశ సప్తదశోన్నమన్నగో సప్తదశోన్నమన్నగో సప్తదశోన్నమన్నగో సప్తదశోన్నం సప్తదశోన్నమన్నగో సప్తదశ సప్తదశోన్నమే వైవాన్నగో సప్తదశ సప్తదశోన్నమేవా సప్తదశ ఇది సప్తాదశః అన్నమే వైవాన్నమన్నమేవ దక్షిణతో దక్షిణత ఏవాన్నమన్నమేవ దక్షిణత దక్షిణతో దక్షిణత ఏవైవ దక్షిణతో ధత్తే ధత్తే దక్షిణత ఏవైవ దక్షిణతో ధత్తే దక్షిణతో ధత్తే ధత్తే దక్షిణతో దక్షిణతో ధత్తే తస్మాత్ తస్మాత్ ధత్తే దక్షిణతో దక్షిణతో ధత్తే తస్మాత్ తస్మాత్ తస్మాత్ ధత్తే ధత్తే తస్మాత్ దక్షిణేన దక్షిణేన తస్మాత్ ధత్తే ధత్తే తస్మాత్ దక్షిణేన తస్మాత్ దక్షిణేన దక్షిణేన తస్మాత్ తస్మాత్ దక్షిణేనాన్నమన్నం దక్షిణేన తస్మాత్ తస్మాత్ దక్షిణేనాన్నం దక్షిణేనాన్నమన్నం దక్షిణేన దక్షిణేనాన్నమద్యతేద్యతేన్నం దక్షిణేన దక్షిణేనాన్నమద్యతేన్నమద్యతేద్యతేన్నమన్నమద్యతే ధరుణో ధరుణోద్యతేన్నమన్నమద్యతే ధరుణః ధరుణో ధరుణోద్యతేద్యతే ధరుణ ఏకవిపుంశ ఏకవిపుంశో ధరుణోద్యతేద్యతే ధరుణ ఏకవిపుంశః ధరుణ ఏకవిపుంశ ఏకవిపుంశో ధరుణో ధరుణ ఏకవిపుంశ ఇదిత్యేకవిపుంశో ధరుణో ధరుణ ఏకవిపుంశ ఇది ఏకవిపుంశ ఇదిత్యేకవిపుంశ ఏకవిపుంశ ఇది పశ్చాత్ పశ్చాదిత్యేకవిపుంశ ఏకవిపుంశ ఇది పశ్చాత్ పశ్చాదిదీతి పశ్చాత్ ప్రతిష్టా ప్రతిష్టా పశ్చాదిదీతి పశ్చాత్ ప్రతిష్టా ప్రతిష్టా ప్రతిష్టా పశ్చాత్ పశ్చాత్ ప్రతిష్టా వై వై ప్రతిష్టా పశ్చాత్ పశ్చాత్ ప్రతిష్టా వై ప్రతిష్టా వై వై ప్రతిష్టా ప్రతిష్టా వా ఏకవిపుంశ ఏకవిపుంశో వై ప్రతిష్టా ప్రతిష్టా వా ఏకవిపుంశః ప్రతిష్ఠేతి ప్రతిష్టా ఏకవిపుంశ ఏకవిపుంశో వై వా ఏకవిపుంశః ప్రతిష్ఠితి ప్రతిష్ఠిత్యా ఏకవిపుంశో వై వా ఏకవిపుంశః ప్రతిష్ఠితి ఏకవిపుంశః ప్రతిష్ఠితి ప్రతిష్ఠిత్యా ఏకవిపుంశ ఏకవిపుంశః ప్రతిష్ఠితి భాంతో భాంత ప్రతిష్ఠిత్యా ఏకవిపుంశ ఏకవిపుంశః ప్రతిష్ఠితి భాంతః ఏకవిపుంశ ఇత్యేక విపుంశః ప్రతిష్ఠితి భాంతో భాంత ప్రతిష్ఠిత్యే ప్రతిష్ఠిత్యే భాంతః పంచదశ పంచదశో భాంతః ప్రతిష్ఠిత్యే ప్రతిష్ఠిత్యే భాంతః పంచదశ భాంతః పంచదశ పంచదశో భాంతో భాంతః పంచదశ ఇతి పంచదశో భాంతో భాంతః పంచదశ ఇతి పంచదశ ఇతి పంచదశ ఇత్యుత్తరత ఉత్తరత ఇది పంచదశ పంచదశ ఇత్యుత్తరత ఉత్తరత ఓజ ఓజ ఉత్తరత ఉత్తరత ఓజో వై వా ఓజ ఉత్తరత ఉత్తరత ఓజో వై ఓజో వై వా ఓజ ఓజో వై భాంతో భాంతో వా ఓజ ఓజో వై భాంత భాంతో భాంతో వై వై భాంత ఓజ ఓజో భాంతో వై వై భాంత ఓజ భాంత ఓజ ఓజో భాంతో భాంత ఓజ పంచదశ పంచదశ ఓజో భాంతో భాంత ఓజ పంచదశ పంచదశ పంచదశ ఓజ ఓజ పంచదశ ఓజ ఓజ పంచదశ ఓజ ఓజ పంచదశ ఓజ పంచదశ ఓజ ఓజ పంచదశ పంచదశ ఓజ ఏవై ఓజ పంచదశ పంచదశ ఓజ పంచదశ ఇది పంచాదశ ఓజ ఏవై ఓజ ఓజ ఏవోత్తరత ఉత్తరత ఏవౌజ ఓజ ఏవోత్తరత ఏవోత్తరత ఉత్తరత ఏవైవోత్తరతో ధత్తే దత్త ఉత్తరత ఏవైవోత్తరతో ధత్తే ఉత్తరతో ధత్తే దత్త ఉత్తరత ఉత్తరతో ధత్తే తస్మాత్ దత్త ఉత్తరత ఉత్తరతో ధత్తే తస్మాత్ తరత ఇత్యుతరత తస్మాత్ ధత్తే ధత్తే తస్మాదుత్తరతో విప్రయాయ్యుత్తరతో విప్రయాయీ తస్మాత్ ధత్తే ధత్తే తస్మాదుత్తరతో విప్రయాయీ మాదుత్తరతో విప్రయాయ్యుత్తరతో విప్రయాయీ తస్మాదుత్తరతో విప్రయాయీతరతో విప్రయాయీ తస్మాదుత్తరతో విప్రయాయీయేతితరతో విప్రయాయీతరతో విప్రయాయ్యుత్తరతో విప్రయాయీతి ప్రదూర్తిప్రదూర్తిత్యుత్తరతో విప్రయాయ్యుత్తరతో విప్రయాయీతి ప్రదూర్తిప్రయాయీత్యుత్తరత అభిప్రయాయీ ప్రదూర్తిప్రదూర్తిర్భిజదిప్రదూర్తిరష్టాదశోష్టాదశ ప్రదూర్తిర్భిజదిప్రదూర్తిరష్టాదశాదశోష్టాదశ ప్రదూర్తిప్రదూర్తిరష్టాదశ ఇది త్రిష్టాదశ ప్రదూర్తిప్రదూర్తిరష్టాదశ ఇది ప్రదూర్తిరిదిప్రాదశ ఇదిష్టాదశోష్టాదశ ఇది పురస్కారాత్ పురస్కాదిత్యష్టాదశోష్టాదశ ఇది అష్టాదశ ఇత్యష్టాదశః పురస్తాత్ పురస్తాదిరీతి పురస్తాదు భోప పురస్తాదిరీతి పురస్తాదుప పురస్తాదు భోప పురస్తాత్ పురస్తాదు మదధాతి దధాత్యుప పురస్తాత్ పురస్తాదు మదధాతి మదధాతి దధాత్యుప మదధాతి ద్వౌ ద్వౌ దధాత్యుప మదధాతి ద్వౌ దధాతి ద్వౌ ద్వౌ దధాతి దధాతి ద్వౌ త్రివృతౌ త్రివృతౌ ద్వౌ దధాతి దధాతి ద్వౌ త్రివృతౌ దక్షిణతో అన్నమన్నం దక్షిణతో దక్షిణతో అన్నం వై అన్నం వై వా అన్నమన్నం వా అభివర్తో అభివర్తో వా అన్నమన్నం వా అభివర్త అవివర్తో వివర్తో వైవా అవివర్తోన్నమన్నమవివర్తో వైవా అవివర్తోన్నమన్నమవివర్తోన్నగో సవ్యస్తస్మాత్ సవ్యోహస్తయోరహస్తయోస్తవ్యస్తస్మాత్ సవ్యోహస్తయోరహస్తయోస్తవ్యస్తస్మాత్ సవ్యోహస్తయోరహస్తయోస్తవ్యస్తస్మాత్ పితరస్తవస్పితరోహస్తయో ృణవ ఏష్ేషు తృణవోకాస్తృణవేషుణవేష్ేషు తృణవస్తృణవేష్ వై వైషు తృణవస్తృణవేష్ే వాణవ ఇది త్రీ నవేష్ే వై వైష్ేష్ేవేషు లోకేష్ే వైష్ేష్ేవేషు లోకేష్ే వైవలోకేషు ప్రతి ప్రతిలోకేష్ే వైవలోకేషు ప్రతి లోకేషు ప్రతి ప్రతిలోకేషు లోకేషు ప్రతిష్టతి తిష్టతి ప్రతిలోకేషు లోకేషు ప్రతిష్టతి తిష్టతి తిష్టతి ప్రతి ప్రతిష్టతి సంభరణ సంభరణ తిష్టతి ప్రతి ప్రతిష్టతి సంభరణ సంభరణ తిష్టతి తిష్టతి సంభరణ స్త్రయో వివంశస్త్రయో వివంశ సంభరణ తిష్టతి తిష్టతి సంభరణ స్త్రయో వివంశ సంభరణ స్త్రయో వివంశ త్రయో వివంశ సంభరణ సంభరణ స్త్రయో వివంశ ఇది త్రయో వివంశ సంభరణ సంభరణ స్త్రయో వివంశ ఇది సంభరణ ఇది సంభరణ వివంశ ఇది త్రయో వివంశత్రయో వివంశ ఇత్యుత్తరత ఉత్తరత ఇది త్రయో వివంశత్రయో వివంశ ఇత్యుత్తరత త్రయో వివంశ ఇది త్రయ వివంశ ఇత్యుత్తరత ఉత్తరత ఇది ఇత్యుత్తరత తస్మాదుత్తరత ఇది ఇత్యుత్తరతస్తస్మాత్ తస్మాదుత్తరత ఉత్తరతస్తస్మాత్ సవ్యః సవ్యః తస్మాదుత్తరత ఉత్తరతస్తస్మాత్ సవ్యః తరత ఇత్యుత్ తరత చతుస్త్రిపుంశ్చతుస్త్రిపుంశ్చతుస్త్రిపుంశ్చతుస్త్రిపుంశ్చతుస్త్రిపుంశ్చతుస్త్రిపుంశ్చతుస్త్రిపుంశ్చతుస్త్రిపుంశ్చతుస్త్రిపుంశ్చతుస్త్రిపుంశ్చతుస్త్రిపుంశ్చతుస్త్రిపుంశ్చతుస్త్రిపుంశ్చతుస్త్రిపుంశ్చతుస్త్రిపుంశ్చతుస్త్రిపుంశ్చతుస్త్రిపుంశ్చతుస్త్రిపుంశ్చతుస్త్రిపుంశ్చతుస్త్రిపుంశ్చతుస్త్రిపుంశ్చతుస్త్రిపుంశ్చతుస్త్రిపుంశ్చతుస్త్రిపుంశ్చతుస్త్రిపుంశ్చతుస త్రిఘోష ఇది చతుః త్రిఘోషిక్షిణతో దక్షిణత ఇదీపి దక్షిణతో సావసౌ దక్షిణత ఇదీపి దక్షిణతో సౌ దక్షిణతో సావసౌ దక్షిణతో దక్షిణతో సౌ వైవా అసౌ దక్షిణతో దక్షిణతో సౌ వై అసౌ వైవా అసావసౌ వా ఆదిత్య ఆదిత్యో వా అసావసౌ వా ఆదిత్య ఆదిత్య ఆదిత్యో వైవా ఆదిత్యో బ్రధ్నస్య బ్రధ్నస్యాదిత్యో వైవా ఆదిత్యో బ్రధ్నస్య ఆదిత్యో బ్రధ్నస్య బ్రధ్నస్యాదిత్య ఆదిత్యో బ్రధ్నస్య విష్టవం విష్టవం బ్రధ్నస్యాదిత్య ఆదిత్యో బ్రధ్నస్య విష్టవం బ్రధ్నస్య విష్టవం విష్టవం బ్రధ్నస్య బ్రధ్నస్య విష్టవం బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసం విష్టవం బ్రధ్నస్య బ్రధ్నస్య విష్టవం బ్రహ్మవర్చసం విష్టవం బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసం విష్టవం విష్టవం బ్రహ్మవర్చసమేవైవ బ్రహ్మవర్చసం విష్టవం విష్టవం బ్రహ్మవర్చసమేవ బ్రహ్మవర్చసమేవైవ బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసమేవ దక్షిణతో దక్షిణత ఏవ బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసమేవ దక్షిణత బ్రహ్మవర్చసమిది బ్రహ్మ వర్చసం ఏవ దక్షిణతో దక్షిణత ఏవైవ దక్షిణతో ధత్తే ధత్తే దక్షిణత ఏవైవ దక్షిణతో ధత్తే దక్షిణతో ధత్తే ధత్తే దక్షిణతో దక్షిణతో ధత్తే తస్మాత్ తస్మాత్ ధత్తే దక్షిణతో దక్షిణతో ధత్తే తస్మాత్ ధత్తే తస్మాత్ తస్మాత్ ధత్తే ధత్తే తస్మాత్ దక్షిణో దక్షిణస్తస్మాత్ ధత్తే ధత్తే తస్మాత్ దక్షిణ దక్షిణో దక్షిణస్తస్మాత్ తస్మాత్ దక్షిణోర్ధోర్ధో దక్షిణస్తస్మాత్ తస్మాత్ దక్షిణోర్ధ దక్షిణోర్ధోర్ధో దక్షిణో దక్షిణోర్ధో బ్రహ్మవర్తసిధరో బ్రహ్మవర్తసిధరోర్ధో దక్షిణో దక్షిణోర్ధో బ్రహ్మవర్తసిధర బ్రహ్మవర్తసిధరో బ్రహ్మవర్తసిధరోర్ధోర్ధో బ్రహ్మవర్తసిధర ప్రతిష్టా ప్రతిష్టా బ్రహ్మవర్తసిధరోర్ధోర్ధో బ్రహ్మవర్తసిధర ప్రతిష్టా బ్రహ్మవర్చసిధర ప్రతిష్టా ప్రతిష్టా బ్రహ్మవర్చసిధరో బ్రహ్మవర్చసిధర ప్రతిష్టా త్రయస్త్రిగోషత్రయస్త్రిగోష ప్రతిష్టా బ్రహ్మవర్చసిధరో బ్రహ్మవర్చసిధర ప్రతిష్టా త్రయస్త్రిగోష బ్రహ్మవర్చసిధర ఇది బ్రహ్మవర్చసిధర ప్రతిష్టాత్రయస్త్రిగోషస్త్రయస్త్రిగోష ప్రతిష్టా ప్రతిష్టాత్రయస్త్రిగోష ఇది త్రయస్త్రిగోష ప్రతిష్టా ప్రతిష్టాత్రయస్త్రిగోష ఇది త్రయస్త్రిగోషస్త్రయస్త్రిగోష ఇది పశ్చాత్ పశ్చాదిది త్రయస్త్రిగోషస్త్రయస్త్రిగోష ఇది పశ్చాత్త్రిగోష ఇది త్రయ త్రిగోషి పశ్చాత్ పశ్చాదిది పశ్చాత్ ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై పశ్చాదిది పశ్చాత్ ప్రతిష్ఠిత్యై పశ్చాత్ ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై పశ్చాత్ పశ్చాత్ ప్రతిష్ఠిత్యై నాకో నాక ప్రతిష్ఠిత్యై పశ్చాత్ పశ్చాత్ ప్రతిష్ఠిత్యై నాక ప్రతిష్ఠిత్యై నాకో నాక ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై నాక శత్రిగోషత్రిగోషో నాక ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై నాక శత్రిగోషిగోషత్రిగోషో నాకో నాక శత్రిగోషత్రిగోషోషత్రిగోషత్రిగోషత్రిగోషత్రిగోషత్రిగోషత్రిగోషత్రిగోషత్రిగోషత్రిగోషత్రిగోషత్రిగోషత్రిగోషత్రిగోషత్రిగోషత్రిగోషత్రిగోషత్రిగోషత్రిగోషత్రిగోషత్రిగోషత్రిగోషత్రిగోషత్రిగోషత్రిగోషత్రిగోషత్రిగోషత్రిగోషత్రిగోషత్రిగోషత్రిగోషత్రిగోషత్రిగోషత్రిగోషత్రిగోషత్రిగోషత్రిగోషత్రిగోషత్రిగోషత్రిగోషత్రిగోషత్రిగోషత్రిగోషత్రిగోషత్రిగోషత్రిగోషత్రిగోషత్రిగోషత్రిగోషత్రిగోషత్రిగోషత్రిగోషత్రిగోషత్ర రతస్సు వర్గస్సు వర్గ ఉత్తరద ఉత్తరదస్సు వర్గో వై వైసు వర్గ ఉత్తరద ఉత్తరదస్సు వర్గో వై వర్గో వై వైసు వర్గస్సు వర్గో వై లోకో లోకో వైసు వర్గస్సు వర్గో వై లోక ఇది లోకో లోకో వై వై లోకో నాకో నాకో లోకో వై వై లోకో నాకో నాకో నాకో లోకో లోకో నాకస్సు వర్గస్ వర్గస్ నాకో లోకో లోకో నాకస్సు వర్గస్ నాకస్సు వర్గస్ వర్గస్ నాకో నాకస్సు వర్గస్ లోకస్ లోకస్ వర్గస్ నాకో నాకస్సు వర్గస్ లోకస్ వర్గస్ లోకస్ లోకస్ సువర్గస్ సువర్గస్ లోకస్ సమష్టి సమష్టి లోకస్ సువర్గస్ సువర్గస్ లోకస్ సమష్టి వర్గస్చేతి లోకస్ సమష్టి సమష్టి లోకస్ లోకస్ సమష్టి అగ్నేర్భాగో భాగో అగ్నేరగ్నేర్భాగో స్థితి భాగో అగ్నేరగ్నేర్భాగో భాగో స్థితి భాగో భాగో సీతీత్యసి భాగో భాగో సీతీతీత్యసీతి పురస్తాత్ పురస్తాదిత్యసీతి పురస్తాత్ పురస్తాత్ పురస్తాదితీతి పురస్తాదు పోప పురస్తాదితీతి పురస్తాదు పురస్తాదు పోప పురస్తాత్ పురస్తాదుపదధాతి దధాత్యుప పురస్తాత్ పురస్తాదుపదధాతి దధాతి దధాత్యుపోప దధాతి యజ్ఞముఖం యజ్ఞముఖం దధాత్యుపోప దధాతి యజ్ఞముఖం దధాతి యజ్ఞముఖం యజ్ఞముఖం దధాతి దధాతి యజ్ఞముఖం వై వై యజ్ఞముఖం దధాతి దధాతి యజ్ఞముఖం వై యజ్ఞముఖం వై వై యజ్ఞముఖం యజ్ఞముఖం వా అగ్నిరగ్నిర్వై యజ్ఞముఖం యజ్ఞముఖం వా అగ్ని యజ్ఞముఖమితి యజ్ఞముఖం వా అగ్నిరగ్నిర్వై వా అగ్నిర్యజ్ఞముఖం యజ్ఞముఖమగ్నిర్వై వా అగ్నిర్యజ్ఞముఖం అగ్నిర్యజ్ఞముఖం యజ్ఞముఖమగ్నిరగ్నిర్యజ్ఞముఖం దీక్షా దీక్షా యజ్ఞముఖమగ్నిరగ్నిర్యజ్ఞముఖం దీక్షాముఖం దీక్షా దీక్షా యజ్ఞముఖం యజ్ఞముఖం దీక్షా యజ్ఞముఖం యజ్ఞముఖం దీక్షా యజ్ఞముఖం యజ్ఞముఖం దీక్షా యజ్ఞముఖం యజ్ఞముఖమితి యజ్ఞముఖం దీక్షా యజ్ఞముఖం యజ్ఞముఖం దీక్షా దీక్షా యజ్ఞముఖం బ్రహ్మ బ్రహ్మ యజ్ఞముఖం దీక్షా దీక్షా యజ్ఞముఖం బ్రహ్మ యజ్ఞముఖం బ్రహ్మ బ్రహ్మ యజ్ఞముఖం యజ్ఞముఖం బ్రహ్మ యజ్ఞముఖం యజ్ఞముఖం బ్రహ్మ యజ్ఞముఖం యజ్ఞముఖం బ్రహ్మ యజ్ఞముఖం యజ్ఞముఖమితి యజ్ఞముఖం బ్రహ్మ యజ్ఞముఖం యజ్ఞముఖం బ్రహ్మ బ్రహ్మ యజ్ఞముఖం త్రివృత్యజ్ఞముఖం బ్రహ్మ బ్రహ్మ యజ్ఞముఖం త్రివృత యజ్ఞముఖం త్రివృత్యజ్ఞముఖం యజ్ఞముఖం త్రివృత్యజ్ఞముఖం యజ్ఞముఖం త్రివృత్యజ్ఞముఖం యజ్ఞముఖం త్రివృత్యజ్ఞముఖం యజ్ఞముఖమితి యజ్ఞముఖం త్రివృత్యజ్ఞముఖం యజ్ఞముఖం త్రివృత్యజ్ఞముఖమేవైవ యజ్ఞముఖం త్రివృత్యజ్ఞముఖమేవాది త్రివృత యజ్ఞముఖమేవైవ యజ్ఞముఖం యజ్ఞముఖమేవ పురస్తాత్ పురస్తాదేవ యజ్ఞముఖం యజ్ఞముఖమేవ పురస్తాత్ యజ్ఞముఖమితి యజ్ఞముఖం పురస్తాత్ పురస్తాదేవైవ పురస్తాద్వి పురస్తాదేవైవ పురస్తాద్వి పురస్తాద్వి పురస్తాత్ పురస్తాద్వి యాతయతి యాతయతి పురస్తాత్ పురస్తాద్వి యాతయతి యాతయతి యాతయతి వియాతయతి నచక్షసాన్ నచక్షసాన్ యాతయతి వియాతయతి నచక్షసాన్ నచక్షసాన్ నచక్షసాన్ యాతయతి యాతయతి నచక్షసాన్ భాగో భాగో నచక్షసాన్ యాతయతి యాతయతి నచక్షసాన్ భాగః నచక్షసాన్ భాగో భాగో నచక్షసాన్ నచక్షసాన్ భాగో శ్రీ భాగో నచక్షసాన్ నచక్షసాన్ భాగో నచక్షసామితురో చక్షసా భాగో స్థితి భాగో భాగో సీతీత్యది భాగో భాగో సీతి సీతి దక్షిణతో దక్షిణత ఇత్యస్య సీతి దక్షిణత దక్షిణతో దక్షిణత ఇదీతి దక్షిణత శుశ్రువాగూస శుశ్రువాగూసో దక్షిణత ఇదీతి దక్షిణత శుశ్రువాగూస దక్షిణత శుశ్రువాగూస శుశ్రువాగూసో దక్షిణతో దక్షిణత శుశ్రువాగూసో వై వై శుశ్రువాగూసో దక్షిణతో దక్షిణత శుశ్రువాగూసో వై శ్రువాగూసో వై వై శుశ్రువాగూస శుశ్రువాగూసో వై నృజక్షసో నృజక్షసో వై శుశ్రువాగూస శుశ్రువాగూసో వై నృజక్షస వై నృజక్షసో నృజక్షసో వై వై నృజక్షసోన్నమన్నం నృజక్షసో వై వై నృజక్షసోన్నం ృజక్షసోన్నమన్నం ప్రచక్షసో నృజక్షసోన్నం ధాత ధాతన్నం ప్రచక్షసో నృజక్షసోన్నం ధాత ప్రచక్షసక్షసాన్ ధాత ధాతన్నమన్నం ధాత జాతాయ జాతాయ ధాతన్నమన్నం ధాత జాతాయ ధాత జాతాయ జాతాయ ధాత ధాత జాతయైవైవ జాతాయ ధాత ధాత జాతయైవా జాతయైవైవ జాతాయ జాతయైవాస్మా అస్మా ఏవ జాతాయ జాతయైవాస్మై ఏవైనాస్మా అన్నమన్నమస్మా ఏవైనాస్మా అన్నమత్యత్యన్నమస్మా అస్మా అన్నమపి అన్నమత్యత్యన్నమన్నమపి దధాతి దధాత్యప్యన్నమన్నమపి దధాతి దధాతి దధాత్యప్యపి దధాతి తస్మాత్ తస్మాత్ దధాత్యప్యపి దధాతి తస్మాత్ దధాతి తస్మాత్ తస్మాత్ దధాతి దధాతి తస్మాత్ జాతో జాతస్తస్మాత్ దధాతి దధాతి తస్మాత్ జాతః తస్మాత్ జాతో జాతస్తస్మాత్ తస్మాత్ జాతోన్నమన్నం జాతస్తస్మాత్ తస్మాత్ జాతోన్నమన్నం జాతో జాతోన్నమత్యత్యన్నం జాతో జాతోన్నమత్తి నమత్యత్యన్నమన్నమత్తి జనిత్రం జనిత్రమత్యన్నమన్నమత్తి జనిత్రం జనిత్రం జనిత్రమత్యత్తి జనిత్రగ్గస్పృతగ్గస్పృతం జనిత్రమత్యత్తి జనిత్రగ్గస్పృతం జనిత్రగ్గస్పృతగ్గస్పృతం జనిత్రం జనిత్రగ్గస్పృతకం సప్తదశ సప్తదశ స్పృతం జనిత్రం జనిత్రగ్గస్పృతకం ప్రతిష్ఠా ప్రతిష్టా ఏక విగుంశ ప్రతిష్ఠి ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా ఏక విపుంశో వై వా ఏక విపుంశ ప్రతిష్ఠిత్యై ఏక విపుంశ ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా ఏక విపుంశ ప్రతిష్ఠిత్యా ఇంద్రస్యేంద్రస్య ప్రతిష్ఠిత్యా ఏక విపుంశ ప్రతిష్ఠిత్యా ఇంద్రస్య ఏక విపుంశ ఇత్యేకా విపుంశః ప్రతిష్ఠిత్యా ఇంద్రస్యేంద్రస్య ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా ఇంద్రస్య భాగో భాగ ఇంద్రస్య ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా ఇంద్రస్య భాగః ప్రతిష్ఠిత్యా ఇది ప్రతి ఇంద్రస్య భాగో భాగ ఇంద్రస్యేంద్రస్య భాగోస్తి భాగ ఇంద్రస్యేంద్రస్య భాగోసి భాగోస్తి భాగో భాగోసి దీత్యసి భాగో భాగోసి అదీతీత్యస్య దీత్యుత్తరత ఉత్తరత ఇత్యస్య దీత్యుత్తరత ఉత్తరత ఉత్తరత ఇదీత్యుత్తరత ఓజ ఓజ ఉత్తరత ఇదీత్యుత్తరత ఓజ ఉత్తరత ఓజ ఓజ ఉత్తరత ఉత్తరత ఓజో వై వా ఓజ ఉత్తరత ఉత్తరత ఓజో వై తరత ఇత్యుత్ తరత ఓజో వై వా ఓజ ఓజో వా ఇంద్ర ఇంద్రో వా ఓజ ఓజో వా ఇంద్ర ఇంద్రో వై వా ఇంద్ర ఓజ ఓజ ఇంద్రో వై వా ఇంద్ర ఓజ ఇంద్ర ఓజ ఓజ ఇంద్ర ఇంద్ర ఓజో విష్ణుర్ విష్ణురోజ ఇంద్ర ఇంద్ర ఓజో విష్ణు ఓజో విష్ణుర్ విష్ణురోజ ఓజో విష్ణురోజ ఓజో విష్ణురోజ ఓజో విష్ణురోజ విష్ణురోజ ఓజో విష్ణుర్ విష్ణురోజ క్షత్రం క్షత్రమోజో విష్ణుర్ విష్ణురోజ క్షత్రం ఓజ క్షత్రం క్షత్రమోజ ఓజ క్షత్రమోజ ఓజః క్షత్రమోజ ఓజః క్షత్రమోజః క్షత్రమోజ ఓజః క్షత్రం క్షత్రమోజ పంచదశ పంచదశ ఓజః క్షత్రం క్షత్రమోజ పంచదశ ఓజః పంచదశ పంచదశ ఓజః పంచదశ ఓజ ఓజః పంచదశ ఓజ ఓజః పంచదశ ఓజః పంచదశ ఓజ ఓజ పంచదశ పంచదశ ఓజ ఏవైవౌజ పంచదశ పంచదశ ఓజ ఏవ పంచదశ ఇది పంచదశః ఏవైవౌజ ఓజ ఏవోత్తరత ఉత్తరత ఏవౌజ ఓజ ఏవోత్తరత ఏవోత్తరత ఉత్తరత ఏవైవోత్తరతో ధత్తే దత్త ఉత్తరత ఏవైవోత్తరతో ధత్తే తో ధత్తే దత్త ఉత్తరత ఉత్తరతో ధత్తే తస్మాత్ తస్మాత్ దత్త ఉత్తరత ఉత్తరతో ధత్తే తస్మాత్ ఉత్తరత ఇత్యుత్ తరత తస్మాత్ తస్మాత్ ధత్తే ధత్తే తస్మాదుత్తరతో విప్రజాయ్యుత్తరతో విప్రజాయి తస్మాత్ ధత్తే ధత్తే తస్మాదుత్తరతో విప్రజాయి తస్మాదుత్తరతో విప్రజాయ్యుత్తరతో విప్రజాయి తస్మాదుత్తరతో విప్రజాయీజయతిరేత్యుత్తరతో విప్రజాయి తస్మాత్ తస్మాదుత్తరతో విప్రజాయీజయతి విప్రజాయీజయతిజేత్యుత్తరతో విప్రజాయ్యుత్తరతో విప్రజాయీజయతి వసూనాం వసూనాం జేత్యుత్తరతో విప్రజాయ్యుత్తరతో విప్రజాయీజయతి వసూనాతో విప్రజాయీత్యుత్తరత అభిప్రజాయీ వసూనాం వసూనాం జేతి జేతి వసూనాం భాగో భాగో వసూనాం జేతి జేతి వసూనాం భాగ వసూనాం భాగో భాగో వసూనాం వసూనాం భాగో స్థితి భాగో వసూనాం వసూనాం భాగో భాగో స్థితి భాగో భాగో సీతీత్యసి భాగో భాగో సీతీత్యసీతి పురస్తాత్ పురస్తాదిత్యసీతి పురస్తాత్ పురస్తాత్ పురస్తాదిరీతి పురస్తాదుపోప పురస్తాదిరీతి పురస్తాదుపాదుపోప పురస్తాత్ పురస్తాదుపదధాతి దధాత్యుప పురస్తాత్ పురస్తాదుపదధాతి యజ్ఞముఖం దాతి యజ్ఞముఖం వై వైయజ్ఞముఖం దాతి దాతి యజ్ఞముఖం వై యజ్ఞముఖం వై వైయజ్ఞముఖం వై వసవో వైయజ్ఞముఖం యజ్ఞముఖం వై వసవ యజ్ఞముఖమితి యజ్ఞముఖం వై వసవో వసవో వై వై వసవో యజ్ఞముఖం యజ్ఞముఖం వసవో వై వై వసవో యజ్ఞముఖం వసవో యజ్ఞముఖం యజ్ఞముఖం వసవో వసవో యజ్ఞముఖం రుద్రారుద్రాయజ్ఞముఖం వసవో వసవో యజ్ఞముఖం రుద్రాయజ్ఞముఖం రుద్రారుద్రాయజ్ఞముఖం యజ్ఞముఖం రుద్రాయజ్ఞముఖం యజ్ఞముఖం రుద్రాయజ్ఞముఖం యజ్ఞముఖం రుద్రాయజ్ఞముఖం యజ్ఞముఖమితి యజ్ఞముఖం రుద్రాయజ్ఞముఖం యజ్ఞముఖం రుద్రారుద్రాయజ్ఞముఖం చతుర్విగుంశ్చతుర్విగుంశో యజ్ఞముఖం రుద్రారుద్రాయజ్ఞముఖం చతుర్విగుంశముఖం చతుర్విగుంశ్చతుర్విగుంశో యజ్ఞముఖం యజ్ఞముఖం చతుర్విగుంశో యజ్ఞముఖం యజ్ఞముఖం చతుర్విగుంశో యజ్ఞముఖం యజ్ఞముఖం చతుర్విగుంశో యజ్ఞముఖం చతుర్విగుంశో యజ్ఞముఖం యజ్ఞముఖం చతుర్విగుంశ్చతుర్విగుంశో యజ్ఞముఖమేవైవ యజ్ఞముఖం చతుర్విగుంశ్చతుర్విగుంశో యజ్ఞముఖమేవ విగుంశ ఇతి చతుః విగుంశః యజ్ఞముఖమేవై యజ్ఞముఖం యజ్ఞముఖమే పురస్తముఖం యజ్ఞముఖమే పురస్తముఖమితి యజ్ఞముఖం ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై దేవస్య దేవస్య ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై దేవస్య సవితుర్దేవస్య ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై దేవస్య సవితుర్ అనిశ్చిత్యా ఇది ప్రతిష్ఠితి దేవస్య సవితుర్దేవస్య దేవస్య సవితుర్భాగో భాగస్వ విదుర్దేవస్య దేవస్య సవితుర్భాగః. విదుర్భాగో భాగస్సు విదుస్సు విదుర్భాగోస్ భాగస్సు విదుస్సు విదుర్భాగోజీ భాగోస్భాగో భాగోసీతి భాగో భాగోసీతిరీత్యుత్తరత ఉత్తరత ఇత్యుత్తరత ఉత్తరత ఇదిత్యుత్తరతో బ్రహ్మ బ్రహ్మోత్తరత ఇదిత్యుత్తరతో బ్రహ్మరతో బ్రహ్మ బ్రహ్మోత్తరత ఉత్తరతో బ్రహ్మ వై వై బ్రహ్మోత్తరత ఉత్తరతో బ్రహ్మ వై కరత ఇత్యుత్తరత బ్రహ్మ వై వై బ్రహ్మ వై దేవో దేవో వై బ్రహ్మ బ్రహ్మ వై దేవ వై దేవో దేవో వై వై దేవస్స పితా సవిత దేవో వై వై దేవస్స పితాస్స పిత సవిత దేవో దేవస్స పిత బ్రహ్మ బ్రహ్మ సవిత దేవో దేవస్స పిత బ్రహ్మ పిత బ్రహ్మ బ్రహ్మ సవిత సవిత బ్రహ్మ బృహస్పత బృహస్పత బ్రహ్మ సవిత సవిత బ్రహ్మ బృహస్పతి బ్రహ్మ బృహస్పత బృహస్పత బ్రహ్మ బ్రహ్మ బృహస్పత బ్రహ్మ బ్రహ్మ బృహస్పత బ్రహ్మ బ్రహ్మ బృహస్పత బ్రహ్మ బృహస్పతి బ్రహ్మ బ్రహ్మ బృహస్పత బృహస్పత బ్రహ్మ చతుష్టోమశ్చతుష్టోమో బ్రహ్మ బృహస్పత బృహస్పత బ్రహ్మ చతుష్టోమ బ్రహ్మ చతుష్టోమశ్చతుష్టోమో బ్రహ్మ బ్రహ్మ చతుష్టోమో బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసం చతుష్టోమో బ్రహ్మ బ్రహ్మ చతుష్టోమో బ్రహ్మవర్చసం చతుష్టోమో బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసం చతుష్టోమశ్చతుష్టోమో బ్రహ్మవర్చసమేవైవ బ్రహ్మవర్చసం చతుష్టోమశ్చతుష్టోమో బ్రహ్మవర్చసమేవ చతుష్టోమ ఇతి చతుః స్తోమః బ్రహ్మవర్చసమేవైవ బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసమేవోత్తరత ఉత్తరత ఏవ బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసమేవోత్తరత బ్రహ్మవర్చసమితి బ్రహ్మ వర్చసం ఏవోత్తరత ఉత్తరత ఏవైవోత్తరతో ధత్తే దత్త ఉత్తరత ఏవైవోత్తరతో ధత్తే దత్త ఉత్తరత ఉత్తరతో ధత్తే తస్మాత్ ఉత్తరత ఉత్తరతో ధత్తే తస్మాత్ తస్మాత్తే ధత్తే తస్మాదుత్తర ఉత్తరస్తస్మాత్తే ధత్తే తస్మాదుత్తర తస్మాదుత్తర ఉత్తరస్తస్మాత్తస్మాదుత్తరోర్ధ ఉత్తరస్తస్మాత్తస్మాదుత్తరోర్ధ ఉత్తర ఉత్తరోర్ధో బ్రహ్మవర్చసి తరో బ్రహ్మవర్చసి తరోర్ధ ఉత్తర ఉత్తరోర్ధో బ్రహ్మవర్చసి తర ఇత్యుత బ్రహ్మవర్చసి తరో బ్రహ్మవర్చసి తరోర్ధోర్ధో బ్రహ్మవర్చసి తర సావిత్రవతి సావిత్రవతి బ్రహ్మవర్చసి తరోర్ధోర్ధో బ్రహ్మవర్చసి తర సావిత్రవతి సావిత్రవతి సావిత్రవతి బ్రహ్మవచ్చసి తరో బ్రహ్మవచ్చసి తర సావిత్రవతి భవతి భవతి సావిత్రవతి బ్రహ్మవచ్చసి తరో బ్రహ్మవచ్చసి తర సావిత్రవతి భవతి బ్రహ్మవచ్చసి తర ఇది బ్రహ్మవచ్చసి సావిత్రవతి భవతి భవతి సావిత్రవతి సావిత్రవతి భవతి ప్రసూచై ప్రసూచై భవతి సావిత్రవతి సావిత్రవతి భవతి ప్రసూచై సావిత్రవతి సావిత్రవతి ప్రసూచై ప్రసూచై భవతి భవతి ప్రసూచై తస్మాత్తస్మాత్ ప్రసూచై భవతి భవతి ప్రసూచై తస్మాత్తస్మాత్ ప్రసూచై ప్రసూచై తస్మాత్ బ్రాహ్మణానాం బ్రాహ్మణానాం తస్మాత్ ప్రసూచై తస్మాత్ బ్రాహ్మణానాం ప్రసూచ్యా ఇది ప్రసూచై బ్రాహ్మణానాం బ్రాహ్మణానాం తస్మాత్తస్మాత్ బ్రాహ్మణానాం ీచి బ్రాహ్మణానాం తస్మాత్తస్మాత్ బ్రాహ్మణానాముదీచి బ్రాహ్మణానాముదీచ్యుదీచి బ్రాహ్మణానాం బ్రాహ్మణానాముదీచి సలి సలి రుదీచి బ్రాహ్మణానాం బ్రాహ్మణానాముదీచి సలి సలి సలిరుదీచ్యుదీచి సలి ప్రసూత ప్రసూత సలిరుదీచ్యుదీచి సలి ప్రసూత సలి ప్రసూత ప్రసూత సలి స్థలి ప్రసూత ధర్త్ర ధర్త్ర ప్రసూత సలి స్థలి ప్రసూత ధర్త్ర ప్రసూత ధర్త్ర ధర్త్ర ప్రసూత ప్రసూత ధర్తశ్చతుష్టోమశ్చతుష్టోమో ధర్త్ర ప్రసూత ప్రసూత ధర్తశ్చతుష్టోమాసూతేతి ప్రసూత ధర్తశ్చతుష్టోమశ్చతుష్టోమో ధర్త్రో ధర్తశ్చతుష్టోమ ఇదీతి చతుష్టోమో ధర్త్రో ధర్తశ్చతుష్టోమ ఇది స్తోమ ఇదీతి చతుష్టోమశ్చతుష్టోమ ఇది పురస్తాత్ పురస్తాదితి చతుష్టోమశ్చతుష్టోమ ఇది పురస్తాత్ చతుష్టోమ ఇది చతుః స్తోమః పురస్తాత్ పురస్తాదితి పురస్తాదుపోప పురస్తాదితి పురస్తాదుపా పురస్తాదుపోప పురస్తాత్ పురస్తాదుపదధాపురస్తాద్యుప పురస్ పునస్తాపునస్తాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాప యజ్ఞముఖం వై వైయజ్ఞముఖం యజ్ఞముఖం వై ధర్త్ర ధర్త్ర వైయజ్ఞముఖం యజ్ఞముఖం వై ధర్త్ర యజ్ఞముఖమిది వై ధర్త్ర ధర్త్ర వై వై ధర్త్ర యజ్ఞముఖం యజ్ఞముఖం ధర్త్ర వై వై ధర్త్ర యజ్ఞముఖం ధర్త్ర యజ్ఞముఖం యజ్ఞముఖం ధర్త్ర ధర్త్ర యజ్ఞముఖం చతుష్టోమశ్చతుష్టోమో యజ్ఞముఖం ధర్త్ర ధర్త్ర యజ్ఞముఖం చతుష్టోమహాయజ్ఞముఖం చతుష్టోమశ్చతుష్టోమో యజ్ఞముఖం యజ్ఞముఖం చతుష్టోమో యజ్ఞముఖం యజ్ఞముఖం చతుష్టోమో యజ్ఞముఖం యజ్ఞముఖం చతుష్టోమో యజ్ఞముఖం యజ్ఞముఖమితి యజ్ఞముఖం చతుష్టోమో యజ్ఞముఖం యజ్ఞముఖం చతుష్టోమశ్చతుష్టోమో యజ్ఞముఖమేవ యజ్ఞముఖం చతుష్టోమశ్చతుష్టోమో యజ్ఞముఖమేవ చతుష్టోమితి చతుః స్తోమహాయజ్ఞముఖమేవ యజ్ఞముఖం యజ్ఞముఖమేవ పురస్తాత్ పురస్తాదేవ యజ్ఞముఖం యజ్ఞముఖమేవ పురస్తాత్ యజ్ఞముఖమితి యజ్ఞముఖం పురస్తాత్ పురస్తాదేవైవ పురస్తాద్వి పురస్తాదేవైవ పురస్తాద్వి పురస్తాద్వి పురస్తాత్ పురస్తాద్వి యాతయతి యాతయతి పురస్తాత్ పురస్తాద్వి యాతయతి యాతయతి యాతయతి యాతయతి యావానాయ యావానాయ యాతయతి యాతయతి యావానాయ యావానాయ యాతయతి యాతయతి యావానాం భాగో భాగో యావానాయ యాతయతి యాతయతి యావానాం భాగః యావానాం భాగో భాగో యావానాయ యావానాం భాగోస్తి భాగో యావానాయ యావానాం భాగోసి భాగోస్తి భాగో భాగోసి దీత్యసి భాగో భాగోసి దీత్యస్య దీతి దక్షిణతో దక్షిణత ఇత్యస్య దీతి దక్షిణతః దక్షిణతో దక్షిణత ఇదీతి దక్షిణతో మాసా మాసా దక్షిణత ఇదీతి దక్షిణతో మాసా దక్షిణతో మాసా మాసా దక్షిణతో దక్షిణతో మాసా వై వై మాసా దక్షిణతో దక్షిణతో మాసా వై మాసా వై వై మాసా మాసా వైయా వాయా వా వై మాసా మాసా వైయా వా వైయా వాయా వా వై వైయా వా అర్ధమాసా అర్ధమాసా యా వా వై వైయా వా అర్ధమాసా అర్ధమాసా అర్ధమాసా యా వాయా వా అర్ధమాసా అయా వా అయా వా అర్ధమాసా యా వాయా వా అర్ధమాసా అయా వా అర్ధమాసా అయా వా అయా వా అర్ధమాసా అర్ధమాసా అయా వాస్తస్మాదయా వా అర్ధమాసా అర్ధమాసా అయా వాస్తస్మాదర్ధమాసాయా వాస్తస్మాత్తస్మాదయా వా అయా వాస్తస్మాత్ దక్షిణావృతో దక్షిణావృతస్తస్మాదయా వా అయా వాస్త దక్షిణావృత దక్షిణావృతో దక్షిణావృతస్తస్మాత్తస్మాత్ దక్షిణావృతో మాసా మాసా దక్షిణావృతస్తస్మాత్తస్మాత్ దక్షిణావృతో మాసా దక్షిణావృతో మాసా మాసా దక్షిణావృతో దక్షిణావృతో మాసా అన్నమన్నం మాసా దక్షిణావృతో దక్షిణావృతో మాసా అన్నం దక్షిణావృత ఇది దక్షిణా ఆవృత మాసా అన్నమన్నం మాసా మాసా అన్నం వైవ అన్నం మాసా మాసా అన్నం వై అన్నం వై వా అన్నమన్నం వైయా వాయా వా వా అన్నమన్నం వైయా వా వైయా వాయా వా వై వైయా వా అన్నమన్నయ్యా వా వై వైయా వా అన్నం యా వా అన్నమన్నయ్యా వాయా వా అన్నం ప్రజా ప్రజా అన్నయ్యా వాయా వా అన్నం ప్రజా ప్రజా ప్రజా అన్నమన్నం ప్రజా అన్నమన్నం ప్రజా అన్నమన్నం ప్రజా అన్నం ప్రజా అన్నమన్నం ప్రజా ప్రజా అన్నమేవైవాన్నం ప్రజా ప్రజా అన్నమేవ ప్రజా ఇతి ప్రాజాన్నమేవైవాన్నమన్నమేవ దక్షిణతో దక్షిణత ఏవాన్నమన్నమేవ దక్షిణత ఏవ దక్షిణతో దక్షిణత ఏవైవ దక్షిణతో ధత్తే ధత్తే దక్షిణత ఏవైవ దక్షిణతో ధత్తే దక్షిణతో ధత్తే ధత్తే దక్షిణతో దక్షిణతో ధత్తే తస్మాత్ తస్మాత్ ధత్తే దక్షిణతో దక్షిణతో ధత్తే తస్మాత్ తస్మాత్తస్మాద్ధత్తే ధత్తే తస్మాత్ దక్షిణేన దక్షిణేన తస్మాత్ ధత్తే ధత్తే తస్మాత్ దక్షిణేన తస్మాత్ దక్షిణేన దక్షిణేన తస్మాత్ తస్మాత్ దక్షిణేనాన్నమన్నం దక్షిణేన తస్మాత్ తస్మాత్ దక్షిణేనాన్నం దక్షిణేనాన్నమన్నం దక్షిణేన దక్షిణేనాన్నమద్యతే అద్యతేన్నం దక్షిణేన దక్షిణేనాన్నమద్యతే అన్నమద్యతే అద్యతేన్నమన్నమద్యత గర్భూణా మృభూణామద్యతేన్నమన్నమద్యత గర్భూణా గర్భూణా మృభూ దక్షిణతో దక్షిణతో అన్నవతీర్యన్నమన్నమత్యన్నమాన్నమత్యన్నమాన్నమాన్నమన్నమాన్నమన్నమాన్నమాన్నమాన్నమాన్నమాన్నమాన్నమాన్నమాన్నమాన్నమాన్నమాన్నమాన్నమాన్నమాన్నమాన్నమాన్నమాన్నమాన్నమాన్నమాన్నమాన్నమాన్నమాన్నమాన్నమాన్నమాన్నమాన్నమాన్నమాన్నమాన్నమాన్నమాన్నమాన్నమాన్నమాన్నమాన్నమాన్నమాన్నమాన్నమాన్నమాన్నమాన్నమాన్నమాన్నమాన్నమాన్నమాన్నమాన్నమాన్నమాన్నమాన్నమాన్నమాన్నమాన్నమాన్నమాన్నమాన్నమాన్నమాన్నమాన్నమాన అన్నమన్నమత్యన్నమాన్నమత్యన్నమాన్నమాన్నమన్నమా స్యాన్నమన్నమా

ఉచ్చత్యుచ్చత్యస్మా ఏవైవాస్మా ఉచ్చతి అస్మా ఉచ్చత్యుచ్చత్యస్మా అస్మా ఉచ్చత్యథో అథో ఉచ్చత్యస్మా అస్మా ఉచ్చత్యథో అథో ఉచ్చత్యుచ్చత్యథో తమస్తమోథో ఉచ్చత్యుచ్చత్యథో తమః అథో తమస్తమోథో అథో తమ ఏవైవ తమోథో తథో తమ ఏవాథో ఇత్యథో తమ ఏవైవ తమస్తమ ఏవా పాపైవ తమస్తమ ఏవా దక్షిణతో దక్షిణతో దత్తే తస్మాత్ తస్మాత్ తస్మాత్ ప్రణుద్య వజ్రమను ప్రణుద్యేతి ప్రాణుద్యా వజ్రమను పరమాంతరు వజ్రం వజ్రమను ప్రాణు వజ్రం వజ్రమను ప్రాణుమను ప్రహరది హరది ప్రాణ్మను ప్రహరది హరది హరది ప్రహరది స్తుత్యై స్తుత్యై హరది ప్రహరది స్తుత్యై స్తుత్యై స్తుత్యై హరది హరది స్తుత్యై పురీషవదీం పురీషవదే స్తుత్యై హరది హరది స్తుత్యై పురీషవదీ పురీషవదీం పురీషవదీ స్తుత్యై స్తుత్యై పురీషవదీం మధ్యే మధ్యే పురీషవదీ స్తుత్యై స్తుత్యై పురీషవదీం మధ్యే పురీషవదీం మధ్యే మధ్యే పురీషవదీం పురీషవదీం మధ్య ఉపోప మధ్యే పురీషవదీం పురీషవదీం మధ్య ఉపరీషవతీమిది పురీషావతీ మధ్య ఉపోప మధ్యే మధ్య ఉపదధాతి దాత్యుప మధ్యే మధ్య ఉపదధాతి ఉపదధాతి పురీషం పురీషం దాత్యుపోపదధాతి పురీషం దాది పురీషం పురీషం దాతి దాతి పురీషం వై వై పురీషం దాతి దాతి పురీషం వై పురీషం వై వై పురీషం పురీషం వై మధ్యం మధ్యం వై పురీషం పురీషం వై మధ్యం వై మధ్యం మధ్యం వై వై మధ్యమాత్మన ఆత్మనో మధ్యం వై వై మధ్యమాత్మన మధ్యమాత్మన ఆత్మనో మధ్యం మధ్యమాత్మన స్వాత్మానగం సాత్మానమాత్మనో మధ్యం మధ్యమాత్మన సాత్మానం ఆత్మనస్తాత్మానగం సాత్మానమాత్మన ఆత్మనస్తాత్మానమేవైవ సాత్మానమాత్మన ఆత్మనస్తాత్మానమేవ ఆత్మానమేవైవ సాత్మానగం సాత్మానమేవాగ్నిమగ్నిమేవ సాత్మానగం సాత్మానమేవాగ్ని ఆత్మానమితి సా ఆత్మానమేవాగ్నిమగ్నిమేవైవాగ్నిమేవైవాగ్నిమగ్నిచనుతే సాత్మా సాత్మాదిరుదేగ్నిమగ్నిచనుతే సాత్మా సాత్మా చనుతే చనుతే సాత్మా ముష్మిన్ను ముష్మిన్ సాత్మా చనుతే చనుతే సాత్మా ముష్మిన్ను ఆత్మా ముష్మిన్ నముష్మిన్ సాత్మా సాత్మా ముష్మిన్ లోకే లోకే ముష్మిన్ సాత్మా సాత్మా ముష్మిన్ లోకే ఆత్మే ఆత్మా ముష్మిన్ లోకే లోకే ముష్మిన్ నముష్మిన్ లోకే భవతి భవతి లోకే ముష్మిన్ నముష్మిన్ లోకే భవతి లోకే భవతి భవతి లోకే లోకే భవతి యో యో భవతి లోకే లోకే భవతి యః భవతి యో యో భవతి భవతి ఏవమేవం యో భవతి భవతి ఏవమేవం యోయ ఏవం వేద వేదైవం యోయ ఏవం వేద ఏవం వేద వేదైవమేవం వేదైత ఏత వేదైవమేవం వేదైత వేదైత ఏత వేద వేదైత వైవ ఏత వేద వేదైత వై ఏత వైవ ఏత ఏత వా అసపత్నా అసపత్నా వా ఏత ఏత వా అసపత్నా అసపత్నా వైవ అసపత్నా నామ నామాసపత్నా వైవ అసపత్నా నామ అసపత్నా నామ నామాసపత్నా అసపత్నా నామేష్టక ఇష్టక నామాసపత్నా అసపత్నా నామేష్టక ఇష్టక నామ నామేష్టక యస్యేష్టక నామ నామేష్టక యస్యేష్టక ఇష్టకాయస్యైత ఏతాయస్యేష్టకాయస్యైత ఉపధీయంత ఉపధీయంత ఏతాయస్యైత ఉపధీయంతే ఏత ఉపధీయంత ఉపధీయంత ఏత ఏత ఉపధీయంతే నోపధీయంత ఏత ఏత ఉపధీయంతేన నోపధీయంత ఉపధీయంతే నాస్య నోపధీయంత ఉపధీయంతే నాస్య ఉపధీయంత ఇత్యుపధీయందే నాస్య సపత్న సపత్నో నాస్య సపత్న సపత్న సపత్నో స్యాస్య సపత్నో భవతి భవతి సపత్నో స్యాస్య సపత్నో భవతి సపత్నో భవతి భవతి సపత్న సపత్నో భవతి పశు పశుర్భవతి సరత్న సపత్నో భవతి పశు పశుర్భవతి పశు పశుర్వా ఏష వై పశు పశుర్వా ఏషయద్యదేశమైవాదేశయద్దేశయద్దిరగ్నిరియదేశయద్దగ్నిరగ్నిరియద్దగ్నిర్విరాజో విరాజోగ్నిరియద్దగ్నిర్విరాజ విరాజోగ్నిరగ్నిర్విరాజ ఉత్తమాయ విరాజ ఉత్తమాయాం విరాజో విరాజ ఉత్తమాయాం విరాజో విరాజ ఉత్తమాయాం విరాజిత్యాముపజిత్యాముపదధాతి ఉపదధాతి దధాత్యుపోపదధాతి విరాజం విరాజం దధాత్యుపోపదధాతి విరాజం విరాజం విరాజం విరాజం దాతి దాతి విరాజమేవ విరాజం దాతి దాతి విరాజమేవరాజమేవ విరాజం విరాజమేవోత్తమానుత్తమామే విరాజం విరాజమేవోత్తమా విరాజమితి రాజం ేవోత్తమాముత్తమామేవోత్తమాం పశుషు పశుషు ఉత్తమామేవోత్తమాం పశుషు ఉత్తమాం పశుషు పశుషోత్తమాముత్తమాం పశుషు దాతి దాతి పశుషోత్తమాముత్తమాం పశుషు దాతి ఉత్తమామిత్యుత్తమాశు దాతి దాతి పశుషు పశుషు దాతి తస్మాత్ తస్మాత్ దాతి పశుషు పశుషు దాతి తస్మాత్ పశుమాన్ తస్మాత్ పశుమానుత్తమాముత్తమాం పశుమాన్ పశుమానుత్తమాం వాచం వాచముత్తమాం పశుమాన్ పశుమానుత్తమాం వాచం పశుమాన్ వాచం వాచముత్తమాముత్తమాం వాచం వదతి వదతి వాచముత్తమాముత్తమాం వాచం వదతి వాచం వదతి వదతి వాచం వాచం వదతి దశ దశ దశ దశ వదతి వాచం వదతి దశ దశ వదతి దశ దశ దశ దశ వదతి వదతి దశ దశోపోప దశ దశ వదతి వదతి దశ దశోప దశ దశోపోప దశ దశ దశ దశోపదాతి దాత్యుప దశ దశ దశ దశోపదాతి దశ దశేతి దశ దశోపదాతి దాత్యుపోపదాతి సవీర్యత్వాయ సవీర్యత్వాయ దాత్యుపోపదాతి సవీర్యత్వాయ దాతి సవీర్యత్వాయ ఋషయస్తేన ఋషయ ఋషయస్తేన ప్రజాపతిరితి ప్రజా ప్రజా అసృజత ప్రజా ప్రజా అసృజతస్తా అసృజ

ఋషిగుషిగి దివసో నవసో నిత్యుషిగుషిగి దివసో నవసో నవసో నిదే దివసో ఓన్ ప్రకేత ప్రకేతో వసూనిది వసూన్ ప్రకేత ఓన్ ప్రకేత ప్రకేతో వసూన్ వసూన్ ప్రకేత ఇది ప్రకేతో వసూన్ వసూన్ ప్రకేత ఇది ప్రకేత ప్రకేత ఇది రుద్రాన్ రుద్రానిది ప్రకేత ప్రకేత ఇది రుద్రా ప్రకేత ఇది ప్రకేత రుద్రాన్ రుద్రానిది రుద్రాన్ సుదీతి సుదీతి రుద్రానిది రుద్రాన్ సుదీతి సుదీతి రుద్రాన్ రుద్రాన్ సుదీతిరిదీతి సుదీతి రుద్రాన్ రుద్రాన్ సుదీతిరితి సుదీతిరితి సుదీతి సుదీతిరిత్యాదిత్యానాదిత్యానిది సుదీతి సుదీతిరిత్యాదిత్యాదిత్యుతి సుదీతి ఆదిత్యానాదిత్యాని దీత్యాదిత్యానోజ ఓజ ఆదిత్యాని దీత్యాదిత్యానోజ ఆదిత్యానోజ ఓజ ఆదిత్యానాదిత్యానోజ ఇదిత్యోజ ఆదిత్యానాదిత్యానోజ ఇది ఓజ ఇదిత్యోజ ఓజ ఇది పిత్రోన్ పిత్రోనిత్యోజ ఓజ ఇది పిత్రో పిత్రోన్ పిత్రోనిదేది పిత్రోగుస్తంతస్తంత పిత్రోనిదేది పిత్రోగుస్తంతు పిత్రోగుస్తంతస్తంత పిత్రోన్ పిత్రోగుస్తంతరిది తంత పిత్రోన్ పిత్రోగుస్తంతరిది ప్రజా ప్రజా ఇది తంతుస్తంతరి ప్రజా ప్రజా ప్రజా ఇది ప్రజా ప్రతనాషాట్ ప్రతనాషాట్ ప్రజా ఇది ప్రజా ప్రతనాషాట్ ప్రతనాషాట్ ప్రతనాషాట్ ప్రజా ప్రజా ప్రతనాషాట్ ఇది ప్రతనాషాట్ ప్రజా ప్రజా ప్రతనాషాట్ ఇది ప్రజా ఇది ప్రజానాషాట్ ఇది ప్రతనాషాట్ ప్రతనాషాట్ ఇది పశూన్ పశూనిది ప్రతనాషాట్ ప్రతనాషాట్ ఇది పశూన్ పశూన్ పశూనిది పశూన్ రేవత్ రేవత్ పశూనిదేతి పశూన్ రేవత్ పశూన్ రేవత్ రేవత్ పశూన్ పశూన్ రేవదితి రేవత్ పశూన్ పశూన్ రేవదితి రేవదితి రేవత్ రేవదిత్యోషధీరోషధీరితి రేవత్ రేవదిత్యోషధీరోషధీరిదిత్యోషధీరభిజిదోషధీరోషధీరభిజిదోషధీరోషధీరోషధీరభిజిదోషధీరోషధీరభిజిదోషధీరోషధీరభిజిదస్యభిజిదభిజిదయుక్తగ్రావాయుక్తగ్రావాస్యభిజిదభిజిదయుక్తగ్రావా యుక్తగ్రావాయుక్తగ్రావాస్యుక్తగ్రావేంద్రాయేంద్రాయుక్తగ్రావాస్యుక్తగ్రావేంద్రాయత్వాత్వేంద్రాయుక్తగ్రావాయుక్తగ్రావేంద్రాయత్వాత్ జిన్వజిన్వేంద్రమింద్రంజిన్వేదీతిజిన్వేంద్రమింద్రంజిన్వేదీవైవేదిజిన్వజిన్వేత్యేవైవేదిజిన్వజిన్వేత్యేవ దక్షిణతో దక్షిణత ఏవేదీత్యేవ దక్షిణత దక్షిణతో దక్షిణత ఏవైవ దక్షిణతో వజ్రం వజ్రం దక్షిణత ఏవైవ దక్షిణతో వజ్రం దక్షిణతో వజ్రం వజ్రం దక్షిణతో దక్షిణతో వజ్రం పరి పరి వజ్రం దక్షిణతో దక్షిణతో వజ్రం పరి పరి పరి వజ్రం వజ్రం పర్యౌహరో హ పరివజ్రం వజ్రం పర్యౌహద పర్యౌహదౌహ పరివర్యౌహద విజిత్యా అభిజిత్యా ఔహ పరివర్యౌహద ఔహదోహద విజిత్యేతాస్తా అభిజిత్యా ఔహదోహద విజిత్యేతాస్తా అభిజిత్యా అభిజిత్యేతా ప్రజా ప్రజాస్తా అభిజిత్యా అభిజిత్యేతా ప్రజాభిజిత్యా ప్రజా ప్రజాస్తాస్తా ప్రజా అపప్రాణా అపప్రాణా ప్రజాస్తాస్తా ప్రజా అపప్రాణా అపప్రాణా అపప్రాణా ప్రజా ప్రజా అపప్రాణా అసృజత సృజత అపప్రాణా ప్రజా ప్రజా అపప్రాణ అసృజత ప్రజా ఇతి ప్రాణ అసృజత సృజత అపప్రాణ అపప్రాణ అసృజత సుదాసృజత అపప్రాణ అపప్రాణ అసృజత సు అపప్రాణ ఇత్యప ప్రాణ అసృజత సుదాసృజత సుజగతాస్వధిపతిరధిపతిస్తాస్వసృజత సుజగతాస్వధిపతి స్మధిపతిరధిపతిస్తాసుదాస్వధిపతిరస్యధిపతిస్తాసుదాస్వధిపతిరసి ేవేదీత్యేవ ప్రాణం ప్రాణమేవేదీత్యేవ ప్రాణం ప్రాణం ప్రాణమేవ ప్రాణమదాదాణమేవ ప్రాణమదాణమదాణం ప్రాణమదాద్యంతాయంతాదాణం ప్రాణమదాద్యంత ప్రాణమిది ప్రాణం దాద్యంతాయంతాదాద్యంతేదీతి యంతా దాద్య ప్రజాస్త ప్రజాస్తాః ప్రజాః ప్రజాతాః ప్రజాతాః ప్రజాస్తాస్తాః ప్రజాః ప్రజాతాః ప్రజాతాః ప్రజాతాః ప్రజాః ప్రజాః ప్రజాతానః ప్రజాతాః ప్రజాః ప్రజాః ప్రజాతానః ప్రజా ఇతి ప్రజా ప్రజాతానః ప్రజాతాః ప్రజాతానః ప్రతిపదిన ప్రజాతాః ప్రజాతానః ప్రతి ప్రజాతా ఇతి ప్రజాతాః ప్రతి ప్రజనన ప్రత్యతిష్టన్ నతిష్టన్ ప్రజనన ప్రత్యతిష్టన్ నతిష్టన్ నతిష్టన్ ప్రతి ప్రత్యతిష్టన్ తాస్తా అతిష్టన్ ప్రతి ప్రత్యతిష్టన్ తాస్తా అతిష్టన్ నతిష్టన్ తాపసుకో వసుకస్తా అతిష్టన్ నతిష్టన్ తాపసుకః వసుకో వసుకస్తాస్తావసుకో ప్రాణాపానాభ్యామవ్యర్థుకస్తిష్టతి తిష్టత్యవ్యర్థుకః ప్రాణాపానాభ్యా ప్రాణాపానాభ్యామవ్యర్థుకస్తిష్టతి తిష్టత్యవ్యర్థుకః ప్రాణాపానాభ్యా ప్రాణాభ్యాం ప్రాణాపానాభ్యామం వ్యథ్యుకో వ్యథ్యుక ప్రాణాపానాభ్యాం భవతి భవతి ప్రాణాపానాభ్యామం వ్యథ్యుకో వ్యథ్యుక ప్రాణాపానాభ్యాం భవతి వ్యథ్యుక ఇత్యవి అర్థుక ప్రాణాపానాభ్యాం భవతి భవతి ప్రాణాపానాభ్యాం ప్రాణాపానాభ్యాం భవతి యో యో భవతి ప్రాణాపానాభ్యాం ప్రాణాపానాభ్యాం భవతి యః ప్రాణాపానాభ్యామితి ప్రాణ ప్రాణాభ్యాయోయోవతి వేద వేదైవేదం వేద వేదైవేదా వేదే వేద